పూవమ్మ పూవమ్మ బొండు మల్లె పూవమ్మ పుందాల సుడిలా నన్నే చుట్టి పోకమ్మ పూవమ్మ పూవమ్మ బొండు మల్లె పూవమ్మ పున్నాల సుడిలా నన్నే చుట్టి పోకమ్మ నీ కంట్లో మాయల మారి మంత్రం దాగుందో సూదంటూ శిలలా అది మరి నన్నే లాగిందో నవ్వు నవ్వున మత్తు మందులే తల్లుతుంటే నీ లేత అందమే అమ్మునాయదే అదుపు తప్పెలే డాలీ డాలీడో నిన్ను మరచిన కన్ను మూయదు కంటి పాపలో కునుకు జారదు పరవశించిన పడుచు ఊహలే డాలీ డాలీడో మన్మథ మన్మథ మాయధారి మన్మథ మోహాల జడిలో నన్నే హిత కమ్మత మన్మథ మన్మథ మాయధారి మన్మథ మోహాల జడిలో నన్నే హిత కమ్మత చుమంత్రం పువ్వుల బాణం నీలో దాగుందో పన్నీటి జలకంలా అది నన్నే తాకిందో ముంగర మల్లెనే నన్ను ఆడిస్తున్నావే నన్నే ఇలా నీ చుట్టూరా తిప్పించేసావే రైలు బండల్లే నే పరుగుడి వస్తుంటే నీ రంగులవో నీ ఊపి ఊపి నన్నే ఆపావే తెలియని భాషేదో నా మదికే నేర్పావే నిన్నే మరువని బానిసగా నా మదినే మార్చావే సిగ్గుల మొగ్గవుతూ నన్ను తక్కిలి పెట్టావే నిన్ను చూస్తుంటే కంటికి కునుకుని దూరం చేశావే సిక్కి పడుతూ ఉన్నా నీ ముద్దుకు సెయ్యంటున్నా ఓకే అంటూ ఒళ్ళో పడన డాలి డాలి డోయ్ పూవమ్మ పూవమ్మ బొండు మల్లె పూవమ్మ పున్నాల సుడిలా నన్నే చుట్టి పోకమ్మ నీ కంట్లో మాయల మారి మంత్రం దాగుందో ఎవరిని చూస్తున్నా అది నువ్వనిపించేనే అమ్మమ్మో నా కన్నులు రెండు మతకలు కమ్మేనే ముళ్ళు కన్నెలకు గురి నీపై ఉందయ్యో ఉప్పే తీసి నీ తల చుట్టూ దిష్టి తీసుకో నీ పేరే అలా నా నోట పలుకగా అదే నా కుమారు పేరని జనమంటున్నారే ఆలోచిస్తే కొంచెం ఆ మాటే ఎంతో సత్యం నేనంటే మరి నువ్వే కదా డాలీ డాలీడు మన్మథ మన్మథ సూదంటూ శిలలా అది మరి నన్నే లాగిందో నిన్ను మరచిన కన్ను మూయదు కంటి పాపలో కునుకు జారదు పరవశించిన పడుచు ఊహలే డాలీ డాలీడో